131 సర్వసాక్షిని సం భా సర్వసాక్షిని సర్వేషాం జడానాం కార్యా స్ఫూర్త్యాదాయకత్వేన ప్రకాశక స్త్రీ తథా సర్వం సాక్షాదీక్షత ఇతి వా తథా ఓం సర్వసాక్షిణ్యే నమః ఆఫ్ వి సమస్త జడకార్యములకు స్ఫూర్తిని కలిగించి ప్రకాశింపజేయనదిగాన పరదేవత సర్వసాక్షిని సర్వమును సాక్షాత్తుగా చూచినదిగాన సర్వసాక్షిణ్యను నామము దేవీయందు ప్రసిద్ధము.